జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణే వ్యాఖ్యానచతుష్టయ విశిష్టే ఆరణ్యకాండ ప్రారంభ. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్ధర్ష తాపసాశ్రమమండలం. రామ రాముడు ఆత్మవాన్ ధైర్యము కలిగినటువంటి వాడు. దుర్ధర్ష ఇతరుల చేత ఏ విధంగానూ కూడా వంచడానికి చెనకటానికి వీలు లేనటువంటి వాడు రాముడు. ఆయన దండకారణ్యం. ఈ దండకారణ్యము అనే దండకారణ్యం అనే పేరు కలిగినటువంటి మహా అరణ్యము ప్రవేశించాడు. ఇక తాపసాశ్రమ మండలం దదర్శ. అక్కడ తాపసుల యొక్క ఆశ్రమ సమూహాలు మండలాలు గుంపులుగా ఉన్నటువంటివి అక్కడ వాటిని దర్శించాడు. ఇది ప్రతి పదానికి ఉన్నటువంటి అర్థము. ఆ రాముడు ఎలాంటి వాడు అని వాల్మీకి మహర్షి చెబితే దానికి వ్యాఖ్యానము గోవిందరాజీయము విశేషంగా ఉన్న చోట చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. కేవలం ఏదో ప్రతిపదాలు ఇస్తూ ఉంటే అవి ఎలాగూ మామూలుగానే చెప్పుకుంటూ పోతూ ఉన్నాను. ఆయన ఆరంభిస్తూ ఉన్నాడు దీనికి. వందే సుందరమిందు మందురమహం వందారు బృందారకామందానందకరం సుధాబ్ధి వపుషం రక్తారవిందే క్షణం చిన్ముద్రోనురథాంగ శంఖ పరమ శ్రీ పుస్తకాంచత్కరం శుభ్ర అబ్జాసనం అశ్వభక్త్రం అతులం మత్కార్య సంసిద్ధయే. నా కార్యసిద్ధి అంటే నేను రాయబోయే వ్యాఖ్యానము నిర్విఘ్నముగా పరిసమాప్తము చెందడానికై అశ్వభక్త్రం వందే. అశ్వభక్త్రుడు అంటే హయగ్రీవుడు విద్యలకు అధిదేవత ఆయన. ఆయనకు నమస్కరిస్తూ ఉన్నాను అని ఆయనను వర్ణించాడు. ఆయన సుందరమైనటువంటి ఇందు మందురం అంటే ఆ వక్త్రము అశ్వవక్త్రం. ఇది వక్త్రానికి విశేషణాలు ఇవన్నీ. ఆ అశ్వవక్త్రము ఇందు మందురం చంద్రునికి కాంతి కలిగినటువంటిది. వందారు బృందారక అమంద ఆనందకరం. నమస్కరించే దేవతలకు అమందమైనటువంటి అంటే అధికమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేసేది. సుధాబ్ధి వపుషం పాల సముద్రము వంటి శరీరము కలిగినటువంటిది. రక్తారవింద ఈ క్షణం ఎర్రని తామరల వంటి చూపులు కలిగినటువంటిది. చిన్ముద్ర హస్తములో చిన్ముద్ర అంటే జ్ఞానముద్ర. ఇలా బొటన వ్రేలు తర్వాత చూపుడు వ్రేలు రెండు కలిపి పట్టుకుని ఉన్నటువంటిది. ఇవి చాలా ముద్రలు అంటుంటారా ఆ వ్రేళ్ళల్లో పట్టుకోవటంలో బొటన వ్రేలుతో కలిపి పట్టుకునేవి. ఇంకా ఇతరత్రా కూడా చాలా పేర్లు ఉన్నాయి వాటికి. అంటే ఇది జ్ఞానముద్ర అంటే జ్ఞానాన్ని ఉపదేశించటానికై సిద్ధంగా ఉన్నాడైన ఉపదేశిస్తూ ఉన్నాడు. ఉరు రథాంగ శంఖ చక్రము అలాగే శంఖము శ్రీ పుస్తకం. పుస్తకము అంటే నాలుగు చేతుల్లో ఈ నాలుగు ఉన్నటువంటి వాడు. శుభ్ర అభ్యాసనం, పద్మము మీద కూర్చొని ఉన్నటువంటి వాడు, అభ్యము ఆసనంగా కలిగిన వాడు అన్నమాట. తెల్లని పద్మము, శుభ్రం అంటే తెలుపు. ఆయనకి అతులం అంటే ఆయనతో సమానమైనటువంటి వారు ఎవరూ లేరు. అటువంటి ఆయనకి అహం వందే నేను నమస్కరిస్తూ ఉన్నాను అంటూ ఉన్నారు గోవిందరాజులు. ఇంకా కూడా చెప్తూ ఉన్నారు ఆయన, వాచ్యశ్రీ శఠగోపదేశికవద శ్రీపాదరేణు అంజనైర్దృష్ట్యా నిర్మలయా నిరీక్ష్య బహుధా వల్మీక జన్మాశ్రయం శ్రీమత్ కౌశిక వంశసాగరమణి గోవిందరాజాహ్వయో వ్యాచక్షే అహం అరణ్యకాండం అధునా పశ్యంతు నిర్మత్సరాః. నేను వ్యాచక్షే అరణ్యకాండం, అరణ్యకాండకి వ్యాఖ్యానము రాయబోతూ ఉన్నా. ఎలాగు అని అంటే ఎలా రాస్తావయ్యా అంటే, శ్రీ శఠగోపదేశిక వర శ్రీ పాదరేణువు, శఠగోపదేశిక వరులు మా గురువు గారు, ఆయన యొక్క పాద రేణువులు అంటే ధూళి కణములు, దుమ్ము, అవి అంజనములాగా అంటే కళ్ళకి కాటుకలాగా చక్కగా కనపడటానికి వాటి చేత నేను చూసి అంటే గురువుగారి అనుగ్రహము చేత నిర్మలయ నిరీక్ష్య దృష్టి ఉన్నదే, ఏ విధమైనటువంటి పక్షపాతము దోషము లేనటువంటి దృష్టి చేత చూసి అంటే రామాయణాన్ని ఎవరిది వాల్మీక జన్మాశ్రయం, పుట్ట నుండి పుట్టినటువంటి వాల్మీకి మహర్షి రచించినటువంటిది, బహుధా నిర్మలయా నిరీక్ష్య దృష్ట్యా నిరీక్ష్య, చాలాసార్లు చాలా విధాలుగా చూసి, ఎన్నోసార్లు చదివి రామాయణాన్ని అవగాహన చేసుకొని రాసేటటువంటి నేను కౌశిక వంశ సాగరమణి. కౌశిక గోత్రము మాది ఆ వంశంలో, వంశమనే సముద్రంలో ఒక మణిలాగా ఉద్భవించినటువంటి వాడను నేను. మరి ఏమండి, తనని తాను పొగుడుకోవచ్చా అంటుంటారు ఇప్పటి వాళ్ళు, తనని తాను పొగుడుకోకూడదు అని. అంటే వీళ్ళకి డబ్బా కొట్టేవాళ్ళు ఉంటారు వెనక, ఇక వాళ్ళు పొగుడుకోవాల్సిన అవసరము లేదు, వీళ్ళు పొగుడుకుంటూనే ఉంటారు సహజంగా. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక డబ్బా కొట్టేవాడు ఉండాలి, ఉంటారు కూడా. కానీ మరి ఇప్పుడు ఆయన రాసే వ్యాఖ్యానానికి ఇక్కడెవడున్నాడు? కానీ మరి ఆయన గొప్పవాడు అని అంటే ఏ విధంగా అండి అని అంటారేమో. అసలు ఈ రామాయణ వ్యాఖ్యానము రాయటము ద్వారానే ఒక గొప్పతనం ఆయనకు వచ్చేస్తూ ఉంది, ఇంకా ప్రత్యేకించి మరొకటి ఏదో ఇయ్యాల్సిన పని లేదు. అలా కౌస్తుభమణి, సముద్రంలో పుట్టినటువంటి కౌస్తుభమణి లాంటి గోవిందరాజు అనే పేరు కలిగినటువంటి అహం నేను, అటువంటి నేను అధునా ఇప్పుడు అరణ్యకాండం, అరణ్యకాండకు వ్యాచక్షే వ్యాఖ్యానాన్ని చెబుతూ ఉన్నాను. నిర్మత్సరాహ పశ్యంతు, మాత్సర్యము లేకుండా చూడండి అంటూ ఉన్నాడు ఆయన. మాత్సర్యము, ఆ మాత్సర్యమే పెద్ద దుర్గుణం. ఏంటి నువ్వు చెప్పేది అని ఎదుటి మనిషిలో దోషాలను చూపిస్తూ ఉండటము, ఈయనంత గొప్పవాడా తనను తాను పొగుడుకుంటాడా ఇలాంటివన్నీ మాత్సర్యము. ఆ మాత్సర్యం విడిచిపెట్టండి అంటూ ఉంటారు ఎప్పుడూ కూడా. అందరూ అదే అంటారు, మాత్సర్య ముత్సార్య అంటూ కూడా అదే వేడుకుంటూ ఉంటారు అందరూ కూడా. కనుక మాత్సర్యమును విడిచిపెట్టి చూడండి అంటూ ఉన్నాడు ఆయన. సరే మీకు ఇష్టమయ్యిందా ఆయన చెప్పినది, ఆనందపడండి, అంగీకరించండి. ఇష్టం కాలేదా వదిలేసేయండి అంతే, అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్లుగా మళ్ళీ మీరు ఆయన వ్యాఖ్యానము మీద మీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించటానికి మీరు చెయ్యవద్దు అని ఒక నమస్కరించి ఆయన చెబుతూ ఉన్నాడు. మరి అలాగే ఉంటుంది అన్నీ కూడా. కానీ కొంత తెలిసి కొంత తెలియక మిడిమిడి జ్ఞానంతో ఆ కృష్ణదేవరాయలు చెప్పినట్లుగా కొంతెరుంగనగు మదంబు పుటపుటన అంటాడు ఆయన. సాధనంబులు కిటకిటన, తెలుసుకోవటానికి సాధనాలు. ఇప్పుడు వాల్మీకి రామాయణం తెలియాలి అని అంటే సంస్కృత భాష రావాలి, భాష ఒక్కటే చాలదు, ఆ పదప్రయోగములు, కవి యొక్క స్థితి అంతా కూడా ఎంత తెలుసుకున్నా ఇంకా అంతుపట్టలేదు అనేటటువంటి వాళ్ళే ఉన్నారు. నిజంగా కూడా అలాగే ఉంటుంది ఆ రచన, కానీ దాంట్లో వేలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు ఈనాటికి అసలు ఎంత తేలికగా మాట్లాడేస్తారు. వాల్మీకి రామాయణాన్ని గురించి మాట్లాడతారు, ఆ రామాయణ నాయకుడైనటువంటి రాముడిని గురించి మాట్లాడతారు, వీళ్ళందరిని గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఏమిటయ్యా దీని ద్వారా కలిగేది అని అంటే పుణ్యము లేకపోగా పాపాన్ని సంపాదించుకోవటమే, అది వాళ్ళ కర్మ. ఎవడు ఏమి చేయలేడు. ఇప్పుడు ఎంతో మారిపోయిన ప్రపంచం, ఈ ప్రపంచాన్ని గురించి చెప్పుకుంటే వచ్చేది కూడా పాపమే. కనుక ఈ పాపాత్ముల్ని చంపితే మనకి పాపమే కదా అంటాడు అర్జునుడు. అహోబత మహత్పాపం అంటాడు. వీళ్ళు చాలా ఆతతాయినులు, నీచులు, వీళ్ళని చంపితే పాపమేను అంటాడు. మరి అలాంటి వారిని ఊరుకోవటమేనా అంటే ఊరుకోకూడదు. శ్రీకృష్ణుని లాంటి వాడు జ్ఞానబోధ చేస్తే అర్జునుడి లాంటి వాడు తెగనరికి పడుకోబెట్టాడు. అదుగో అలాంటి అర్జునుల లాంటి ధనుర్ధరుడు కావాలి, కృష్ణుని లాంటి ఆచార్యుడు కావాలి. ఆచార్యుడు అని అంటే శిష్యులనెత్తిన శఠగోపాలు, భస్మాసుర హస్తాలు పెట్టేవాళ్ళు కాదండి ఆచార్యులు అంటే. శ్రీకృష్ణ స్వామి లాంటి వాళ్ళు కావాలి, జగదాచార్యుడు, జగద్గురు ఆయన. అలాంటి వాళ్ళు ఉంటే అప్పుడు ఎదుర్కోవటానికి వీలవుతూ ఉంటుంది, లేకపోతే ఒక నమస్కారం చేసి ఊరుకోవటమే. కనుక అలా చూడండి అని ఆయన ముందే చెబుతూ ఉన్నాడు. నిర్మత్సరులు చూడండి, శ్రీ రామాయణ రాజస్య దత్వా పీతాంబరం మహత్ అర్పయే పరయా లక్ష్మ్యా రాజంతీం రత్నమేఖలా. నేను ఈ రామాయణ రాజునకు, రామాయణం అనేది ఒక రాజు అనుకుంటే దానికి పీతాంబరం, గొప్ప పీతాంబరం ఇచ్చా, బంగారు వస్త్రం సమర్పించా అంటే వ్యాఖ్యానం, అయోధ్యకాండ వ్యాఖ్యానము పీతాంబర వ్యాఖ్యానము అని దానికి పేరు పెట్టాడు ఆయన. అలాగే అసలు ఆయన వ్యాఖ్యానం మొత్తానికి రామాయణ భూషణము అని పేరు. ఇక బాలకాండకి మణిమంజీర వ్యాఖ్యానము అని చెప్పాడు ఆయన. ఒక రామాయణమును ఒక రాజుగా తీసుకుంటే రాముడు రాజే, రామాయణము రాజే, ఆ రాజశబ్దం శ్రేష్టవాచకము అవుతుంది, రాజు అవుతుంది. ఒక పురుషుడుగా, ఒక రాజపురుషుడుగా నిరూపిస్తే మొదటిది మణిమంజీరము అంటే పాదాలకి ఇచ్చాడు. మరి అదే పాదములే కదా నిలబెట్టేది మనిషిని. అలాగే ఈ రాజుకి ఆ పాదాలకి మణి మంజీరములు, మణులు కూర్చున్నటువంటి ఒక మంజీరాలు అంటే కాళ్ళకు పెట్టుకునేటటువంటి ఆ పట్టీలు, అవి ఇచ్చాడు. పురుషులు పెట్టుకుంటారు, స్త్రీలు పెట్టుకుంటారు. కేవలము పురుషులు తిల్లే పెట్టుకోవాలని కాదు, ఒక్కొక్క కాలంలో వాళ్ళు పెట్టుకుంటుంటే అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఎన్ని పెట్టుకోవట్లేదు, ముక్కు పోగులు పెట్టుకుంటున్నారు, ఒక చెవికి పెట్టుకుంటున్నారు, తర్వాత కిందంతా గొరిగేసి పైన ఒక పక్షి రెక్కల్లాగా పెడుతున్నారు. ఇన్నా అన్యా ఎన్ని రకాలు, మరి స్త్రీలా పురుషుల వేషాలు ధరిస్తున్నారు. వారికి వీరికి వ్యత్యాసము లేకుండా నడిచిపోతూ ఉన్నది, అదేం తప్పు కాదు. ఏ కాలానికి ఆ కాలంలో అలా జరుగుతూనే పోతూ ఉన్నాయి. వాటిని గురించి ఏ విధంగానూ మనం తప్పు అనుకోని అవసరం లేదు. కనుక అలా మంజీరములు ఇచ్చాడు, అందులు ఇచ్చాడు మొదటదానికి. రెండవ అయోధ్యకాండకి పీతాంబరం ఇచ్చాను అంటున్నాడు. పీతాంబరం అంటే వస్త్రము, బంగారు వస్త్రం. మొలకి కట్టుకుంటారు, దాన్ని కట్టుకున్నాడు. పైన కూడా ఒకటి వేసుకుంటారు ఆ తర్వాత అది. ఇక మరి దీనికి ఏమిస్తున్నావయ్యా అని అంటే రాజంతీం రత్నమేఖలాం. రత్నమేఖల అంటే రత్నములు చేత తయారు చేయబడినటువంటి, బంగారము రత్నములు కూర్చి చేయబడినటువంటి మొలనూలు, మొలతాడు ఇస్తున్నా అంటే మొలతాడు లాంటిది ఇది. మరి కటి అంటే మధ్యలో ఉండేటటువంటి దానికి ఇస్తూ ఉన్నాడు అటువంటిది అన్నమాట. ఈ కాండకమునకు నేను ఇచ్చేటటువంటి వ్యాఖ్య అంటూ ఉన్నాడు. ఏవం పూర్వస్మిన్ కాండే, ఇక జరిగిపోయినటువంటి కాండమునందు జగజ్జన్మాది కారణస్య వేదాంత వేద్యస్య బ్రహ్మణ నిరస్త సమస్త విద్యత్వం నిత్యానంద పరిపూర్ణత్వం నిఖిల అంతర్యామిత్వం నిరతిశయ ఔజ్వల్యం, నిరుపమ ధర్మ ప్రవర్తకత్వం ఇత్యాది అనంత కళ్యాణ గుణజాతం ఉపవర్ణితం. ఈయన పరమాత్మనే, రాముడు పరమాత్మే, కానీ మానవ ప్రవర్తన ఆయనంతటి ఆయన వరకే, నేను మనిషిని అనుకుంటూ ఉంటాడు, అలాగే నడిచాడు వాల్మీకి కూడా, అలాగే ఆ కథని చెప్పాడు. అయితే ఒక్కొక్క సంఘటనలయందు, సమావేశములయందు మానవ శక్తి కూడా అపరిమితంగానే ఉంటుంది, సామాన్యం కాదు ఇది. అర్జునుడేమన్నా సామాన్యుడా? అలాగే ఒక పరమాత్మ దక్క మిగిలిన వాళ్ళు కూడా ఎందరో ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి వారే. మిగిలిన వారందరూ కూడా జీవులే, ఆ జీవశక్తి కూడా పరమాత్మే ఇస్తుంటాడు. కనుక అలా రెండు కనిపిస్తూనే ఉంటాయి, ఒకటి కాదు. అయితే ఒక్కొక్క సమయమునందు ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కథ జరిగిపోయింది, చరిత్ర అది, అది చరిత్ర. మిగిలిన అందరూ రాసినవన్నీ వారి వారి భావముల చేత రాసుకున్నటువంటివి. వాల్మీకి రామాయణం మాత్రం చరిత్ర. ఆ చరిత్రలో చారిత్రక పురుషుడు రాముడు, కేవలము ఊహా పురుషుడు కాదు. పరమాత్మ, పరమాత్మ అంటే మనకి ఎక్కడ ఎలా తెలుస్తాడు? ఏదో ఒక రూపంలో వచ్చినప్పుడే కదా మనకు తెలుస్తుంది, రాముడో కృష్ణుడో నారసింహుడో అంత రూపాలు. అలాగే ఇంకా మనం ఏం చెప్తుంటాం, అర్చాస్వరూపాన్ని చెబుతూ ఉంటాం, మన కంటికి కనపడుతూ ఉంటాయి. ఆ వెంకటేశ్వర స్వామి, రంగనాథ స్వామి, రాముడు కృష్ణుడు మరలా అర్చల రూపంలోనే మనకి కనిపిస్తూ ఉంటారు. ఇంకా మనకేం తెలుస్తుంటుంది అని అంటే, ఆ మిగిలినటువంటివి ఆ పరమాత్మ ఇంకా అంతర్యామిగా, అది యోగం చేతే దర్శించగలుగుతాము, లేదా శాస్త్రము ద్వారా తెలుసుకోగలుగుతాము. ఈ పదాలకు ఉన్నటువంటి శబ్దశక్తులు, అర్థాలు ఇచ్చేటటువంటివి అపర్యవసాన వృత్తి ద్వారా తెలుస్తాడు అంటారు. అలాంటివి చెప్పుకోవాలంటే మళ్ళీ గంటలు గంటలే సమయం పడుతూ ఉంటుంది. మరి మనక మరి అంత సమయాలు ఉండవు. మరి అవగాహన చేసుకోవటానికి కష్టమైతే బాధపడుతూ ఉంటారు, అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. కనుక ఆ అంతర్యామి కూడా శాస్త్రము ద్వారా తెలుస్తాడు. అలాగే వ్యూహములు అంటారు, వాసుదేవ సంకర్షణ ప్రజ్ఞమున అనిరుద్ధ, వారు శాస్త్రం ద్వారా తెలియాల్సిందే, మనం ఏ వ్యూహానికి వెళ్ళలేము. పరమపదము అని అంటే అవాంగ్మానస గోచరం, అసలు అది ఊరికే ఇలా ఉంటుందని చెప్పినా దాన్ని మనం ఏమీ కూడా ఊహించడానికి కూడా సాధ్యం కాదు. మనకైనా అంటే శివ సనకాదులకు కూడా ఊహించటానికి సాధ్యము కానటువంటిది పరమపదం, ఆయన ఉండే చోటే. నిత్యసూరులకు కూడా సాధ్యం కానటువంటిది అంటారు. మరి ఇంకా ఆయన గురించి ఇంకేమీ ఆలోచించగలం? కనుక ఇది శాస్త్రము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు రాముడు చారిత్రక పురుషుడు అనేటటువంటిది చరిత్ర, అది వాల్మీకి ఇచ్చాడు. ఇక పరమాత్మ తత్వాన్ని ఆయన ఎక్కడన్నా ఇచ్చాడు, చిట్ట చివరిలో చెబుతాడు దేవతలు వచ్చారు అని, అలాగే మొట్టమొదట చెప్పాడు దశరథ యాగంలో వచ్చారు రాముడు అని. ఇక మిగిలిందంతా కూడా ఈ వ్యాఖ్యానాల్లో చెబుతూ ఉంటారు. ఇప్పుడు సామాన్యంగా మనకేం తెలుస్తుంటుందని అంటే, ఎవరు ఏది చెప్పారో తెలియదు, ఎలా చెప్పారో తెలియదు. ఏంటండి కాసేపు మనిషి అంటారు, కాసేపు దేవుడు అంటారు అనుకుంటూ ఉంటారు. మనిషే దేవుడే, రెండునూ అయినా ఒకటేం కాదు కదా. మనిషి దేవుడే, దేవుడు మనిషే. మనిషి అయితేనే మనకు తెలుస్తాడు, లేకపోతే మనకేం తెలుసు? అయితే చేసే పనులు అతిమానుషాలు, మనిషి చేయలేడు ఆ పనులు, అలా తెలుసుకోవాలి అంటూ ఉన్నారు. కనుక అవి ఆయన మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ఇవన్నీ ముందు తెలుసుకుందాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.